అథర్వణ వేదాంతర్గత 18 మహావాక్యోపనిషత్ శ్లోకతాత్పర్య పుష్పం యన్మహావాక్య సిద్ధాంత మహావిద్యాకలేవరం వికలేవర్ కేవల్యం రామచంద్రపదం భజే శ్లో యత్ మహావాక్య సిద్ధాంత మహావిద్యా కళేబరం వికలేబర కైవల్యం రామచంద్రపదం భజే. ఏదైతే వేదోపనిషత్ ప్రవచితమైన మహావాక్యముల సిద్ధాంత సారమగు మహావిద్యగా మూర్తిభవించినదైయున్నదో వికళేబర కైవల్యమై విదేహ కైవల్య స్వరూపమై విరాజిల్లుచున్నదో అట్టి శ్రీరామచంద్ర మూర్తి యొక్క పదమును భజించున్నాము. అథహోవాచ భగవాన్ బ్రహ్మపరోక్షానుభవ పరోపనిషదం వ్యాఖ్యాస్యమః. ఓం 1 అథహోవాచ భగవాన్ బ్రహ్మ అపరోక్షానుభవ పరుపనిషదం పరోపనిషదం వ్యాఖ్యాస్యమః. భగవానుడగు చతుర్ముఖ బ్రహ్మదేవుడు, మహర్షులు, మానసపుత్రులు, దేవతలు, మానవులు మొదలైన సమస్త ప్రియ ముముక్షుజనులారా, ఇప్పుడు మనమం పరోక్షానుభవము యొక్క ఉప సామీప్య నిషదము ఆసీనము సిట్టింగ్ వెరీ క్లోజ్ గురించి వ్యాఖ్యానించుకుంటున్నాము. నిషాదము కూర్చుండబెట్టడము. గుహ్యాద్గుహ్య పరమేశ న ప్రాకృతాయోపదేష్టవ్య గుహ్యాత్ గుహ్యతరం ఏషా న ప్రాకృతాయ ఉపదేష్టవ్య. ఈ అపరోక్షానుభవ విశేషాలు రహస్యాలన్నిటికంటే రహస్యమైనది. ప్రాకృత ప్రాపంచక బాహ్యేంద్రియ దృష్టి ఆసేము కలవారు ఈ అపరోక్షానుభవమును బోధింపబడటానికి అర్హులు కారు. సాత్వికాయాంతర్ముఖాయ పరిశుశ్రూషవే సాత్వికాయ అంతర్ముఖాయ పరిశుశ్రూషవే ఉపదేష్టవ్య. ఎవ్వరైతే సాత్విక గుణసంపన్నులై బాహ్యముగా కనిపించే నామ రూపగుణమార్పు చేర్పులను అధిగమించిన అంతర్ముఖ దృష్టి కలిగి ఉంటారో గురువు వద్ద ప్రణిపాత నమస్కరిస్తూ పరిప్రశ్నలతో కూడి శుశ్రూష చేయువారే ఉంటారో వారు ఉపదేశమునకు తప్పకుండా అర్హులే. అథ సంస్కృతిబంధమో క్షయోర్విద్యా విద్యే చక్షుషి ఉపసంహృత్య విజ్ఞాయ విద్యాలో కాండస్థమో దృక్. 2 అథ సంస్కృతి బంధ మోక్షయోః విద్యా అవిద్యే చక్షుషి ఉపసంహృత్య విజ్ఞాయ అవిద్యా లోకబంధః తమో దృక్. దృశ్యముతో పెట్టుకొంటున్న సంస్కృతి అవినాభావభావ సంబంధము ను అనుసరించే బంధములు ఏర్పడుచున్నాయి. సంబంధము ఏర్పరచుకొని ఉంటే బంధము, అంతరమున సంబంధము లేనివాడై ఉంటే మోక్షము. బంధ మోక్షములకు విద్యా అవిద్యలు రెండు వేరైన చూపుట దృష్టులు వంటివి. అందుచేత జగద్భావములను ఉపశమింపజేయుచు విజ్ఞాన దృష్టి ఆశ్రయించెదరుగాక. లోకమును అజ్ఞాన లోకపరిమిత తమో దృష్టితో దర్శించటమే అవిద్య. తమో హి శరీర ప్రపంచమా బ్రహ్మస్థావరాంతమనంతాఖిలాజాండభూతం. తమో హి శరీర ప్రపంచం ఆ బ్రహ్మస్థావరాంతం అనంతాఖిల అజ అండభూతం అనంతాఖిలాజాండభూతం. ఈ శరీరము నుండి ప్రపంచము వరకు ఏర్పడి ఉన్నట్లు కనిపిస్తూ బ్రహ్మ నుండి స్థావరము కనిపించేదంతా కూడా తమో మాయా ఆవరణయే. ఆత్మ ఈ అఖిలాండకోటి బ్రహ్మాండస్వరూపము. అజమో జననమే లేనట్టిది, మొదలు చివర లేనిది, అజనండభూతము. కలలోనో కల్పనలోనో కనిపించే కల్పనా వస్తువుకు జననమెక్కడిది, నాశనమెక్కడిది? నిఖిల నిగమోదిత సకామకర్మ వ్యవహారో లోకః నైషోంధకారోయమాత్మ. నిఖిల నిగమోదిత సకామకర్మ వ్యవహారో లోకః నైషో అంధకార అయమాత్మ. ఈ లోకములన్నీ కూడా 1 వేదములలో చెప్పబడిన మరియు 2 లౌకికమైన ఆయా అనేక సకామకర్మ వ్యవహారములచే నిర్మితమై ఉన్నట్టివి. అనగా ఈ జీవుడు స్వపురుషమాత్రుడా? ఈ జీవాత్మ లేక జీవుడు అంధకార స్వరూపుడు కానే కాదు. నిర్విషయుడు లేనివాడు శూన్యము కాదు. ఆత్మతేజో రూపుడే. విద్యా హి కాండాంతరాదిత్యో జ్యోతిర్మండలం గ్రాహ్యం నాపరం. విద్యా హి కాండ అంతరాదిత్యో జ్యోతిర్మండలం గ్రాహ్యం. ఈ జీవుడు ఆత్మయొక్క ఎరుక అనే వెలుగుచేత జడ జగత్తులో ప్రకాశించుచున్న విద్యాస్వరూపుడుగాను, హృదయాంతరంగంలో వెలుగొందుచున్న ఆదిత్య స్వరూపుడుగాను, జ్యోతిర్మండలాకారమగు ఆత్మస్వరూపుడుగాను నిర్వచింపబడుచున్నాడు. నాపరం ఈ జీవుడు పరమాత్మకు అన్యుడు కాడు, భిన్నము కాదు. అసావాదిత్యో బ్రహ్మే తేజప్యోపహితం హంసః సోహం. అసావాదిత్యో బ్రహ్మేతి అజపయా ఉపహితగ్ హంసః సోహం. ప్రకాశించుచున్న ఆదిత్యుడే బ్రహ్మము. బ్రహ్మము నిత్య ప్రకాశుడగు ఆదిత్యుని వంటిది. స్వయం ప్రకాశము, సర్వమును తానే వెలిగించినది. అజపానుసంధానంగా శబ్దములను దాటి భావన యొక్క అనుసంధాన పూర్వకంగా హంస సోహం కేవల సందర్భముల మధ్య గా వెలుగొందువాడు. ప్రాణాపానాభ్యాం ప్రతిలోమానులోమాభ్యాం సముపలభ్యేవం సాచిరం లబ్ధ్వా త్రివృదాత్మని బ్రహ్మణ్యభిధ్యాయమానే సచ్చిదానంద పరమాత్మావిర్భవతి. ప్రాణ అపానాభ్యాం ప్రతిలోమ అనులోమాభ్యాం సమ ఉపలభ్యేవగ్ సాచిరం లబ్ధ్వా త్రివృత్ ఆత్మని బ్రహ్మణి అభిధ్యాయమానే సచ్చిదానంద పరమాత్మ ఆవిర్భవతి. అట్టి బ్రహ్మమును ప్రాణ అపానధారణ పూర్వకంగాను ప్రతిలోమ అవరోహణ క్రమము దిగటము అనులోమ ఆరోహణ క్రమము ఎక్కడము గుర్తులతోనూ కేవలముగాను హంస సోహం అని దీర్ఘకాలము జపించాలి, ఉపాసించాలి. క్రమంగా దీర్ఘకాల ఉపాసనచే సమ్యక్ జ్ఞానము సర్వత్రా సమదృష్టి అనే జ్ఞానము చే బ్రహ్మమును ధ్యానించటంచేత సత్ ఉనికి చిత్ ఎరుక ఆనంద భావన స్వరూపుడగు పరమాత్మ అంతర్హృదయంగా ఆవిర్భవించగలడు. అనగా పరతత్వము స్వానుభవము కాగలదు. సహస్రభానుమచ్చురితాపురితత్వాదలిప్యా పారావారపూర ఇవ మూడు సహస్రభానుమచ్చు సు రితా స్ఫురిత పూరితత్వాత్ అలిప్యా పారావారపూర ఇవ. అట్టి అఖండ పరతత్వానుభవం ఎటువంటిదంటే ఆత్మవేలాది సూర్యుల యొక్క కాంతితో ప్రకాశించు సురి చురకత్తి వంటిది. కత్తివలె అన్యము అనేదంతా ఖండించివేయినది. పూర్ణముగు సముద్రమువలె ఆత్మ నిర్మలము పరిపూర్ణము అయి ఉన్నట్టిది. జగత్తులతో పూర్ణమై వెల్లివిరీచున్నట్టిది. నైషా సమాధ్యః నైషా యోగసిద్ధ్యః నైషా మనోలయః బ్రహ్మైక్యం తత్ నైషా సమాధ్యః. సమాధి అనేది సమస్త ఆలోచనలు విరమించు స్థితి. కాని ఆత్మానందమో ఆలోచనలన్నిటికీ ఆవల, ఆలోచనలతో సహా సమగ్రమై సమస్తమును తనేందు కలుపుకొని ఉన్నట్టిది. కనుక అది సమాధి స్థితి అని కూడా అనలేము. నైషా యోగసిద్ధ్యః అట్టి ఆత్మస్థితి ప్రతి జీవుని పట్ల సర్వదా సిద్ధించియే ఉన్నట్టిది. అందుచేత అది యోగాభ్యాసము తరువాత సిద్ధించునది అనవీలు కాదు. నైషా మనోలయః కింతు బ్రహ్మైక్యం తత్. మనస్సు ఉండటానికి లేకపోవటానికి ఆత్మస్వరూపమునకు సంబంధము లేదు. కనుక అది మనోలయస్థితి అని కూడా చెప్ప వీలుకాదు. మరి ఆత్మానుభవము లేక బ్రహ్మిస్థానము గురించి ఏమని చెప్పుకోవాలి? అది ఈ జీవాత్మ యొక్క తత్స్వరూపమగు ఆవలరూపమగు బ్రహ్మముతో మమైక్యస్థితి. బ్రహ్మమునకు అనన్యస్థితి. ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్యదాస్తే. ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా అభిధవన్యదాస్తే. ధీరులగువారు ఉత్తమ సునిశిత విస్తార నిర్మల విచక్షణాసహిత ధీ బుద్ధి కలవారు సమస్తనామరూపాత్మకమైనదంతా విచారించి మాయామయములుగా నిర్ణయించి అటుపై ఏ బ్రహ్మము గురించి ఎలుగెత్తి చెప్పుచున్నారో అట్టి బ్రహ్మము ఆదిత్యనివలే స్వయం ప్రకాశకము. తమస్సుకు ఆవలది ధాతా పురస్తాద్యముదాజహార సక్రహ ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్ర. ధాతా పురస్తా ఆద్యం ఉదాజహార సక్రహ ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్ర. అట్టి బ్రహ్మము గురించి ధాత బ్రహ్మదేవుడు ముందుగా వర్ణించారు, ప్రవచించారు. అది తెలుసుకుని ఇంద్రుడు ఆత్మానంద పరవశంతో నలుదిక్కులగానం చేస్తున్నారు. తమేవ విద్వానమృత ఇహ భవతి నాణ్యః పంథ అయనాయ విద్యతే తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నా అన్యః పంథ అయనాయ విద్యతే నాలుగు దిక్కులందు నాలుగు అవాంతర దిక్కులందు ఏ ఆత్మను దర్శించి త్రిలోకాధిపతి యగు ఇంద్రుడు గానము చేస్తున్నారో అట్టి అఖండాత్మ లేక బ్రహ్మమును విద్వాంసుడైనవాడు ఇప్పుడే తెలుసుకుని ఇక్కడే సర్వత్రా దర్శించున్నాడు. మృత్యువును దాటి అమూతుడగుచున్నాడు. అట్టి ఆత్మ యొక్క దర్శనము మమేకముచే అమూతత్వమును మృత్యు పరిధులను అధిగమించటమును ఇప్పుడే ఇక్కడే సిద్ధించుకోవాలి. వేరే ఎప్పుడో ఎక్కడో కాదు, ఎప్పటికో తెలిసేది కాదు. యజేన యజ్ఞమేజంత దేవాహ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్. యజేన యజ్ఞమయజంత దేవాహ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ ప్రథమాని ఆసన్. పైవిధంగా దేవతలు జ్ఞాన యజ్ఞముచేత యజ్ఞస్వరూపుడగు పరమాత్మకు సర్వతత్వ స్వరూపుడుగా యజనము యోగోపాసన సమర్పిస్తున్నారు. అట్టి ఆత్మధర్మములను నిత్యత్వము సత్యత్వము అతీతతత్వము కేవల సాక్షిత్వము మొదలైన ఆత్మ యొక్క ముఖ్య ధర్మములను న్యాసము ఉపాసన అనుష్ఠానము ధారణ చేస్తున్నారు. తే హనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. తే హనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. అట్టి ఆత్మ యొక్క విశిష్ట ధర్మములను ఉపాసించువారు మహాత్ములగు జీవన్ముక్తుల స్థానము సిద్ధించుకొని ఆత్మయే తామై ఆయా నిత్యత్వాది విశేష ఆత్మగుణములతో ప్రకాశించుచున్నారు. సోహమర్కః పరం జ్యోతిరర్క జ్యోతిరహం శివః. నాలుగు సోహం అర్కః పరం జ్యోతిః అర్కజ్యోతిః అహం శివః. సూర్యునిలోని పరంజ్యోతి స్వరూపముగా ఏ ఆత్మ యొక్క మహిమ వెలుగొందుచున్నదో అట్టి ఆత్మజ్యోతి పరంజ్యోతి అర్కజ్యోతి శివానంద స్వరూపము నేనే అయి ఉన్నాను. ఆత్మజ్యోతిరహం శుక్రః సర్వజ్యోతిరసావదోం. ఆత్మజ్యోత్యః అహం శుక్రః సర్వజ్యోత్యః అసావహం. నేనే నిర్మలమగు ఆత్మగా సమస్త జీవులయందు ప్రకాశిస్తున్న జ్యోతి స్వరూపుడను రసస్వరూపుడను అఖండాత్ముడను. యా ఏతదథర్వశిరోధితే ఏతత్ అథర్వశిరో అధితే. అథర్వవేదమునకు శిరస్సు వంటి ఈ మహావాక్యోపనిషత్ యొక్క అధ్యయన ఫలశ్రుతి చెప్పుకుంటున్నాము. ప్రాతరధియానో రాత్రికృతం పాపం నాశేతి, సాయమధియానో దివసకృతం పాపం నాశేతి. ప్రాతరధియానో రాత్రికృతం పాపం నాశేతి, సాయం అధియానో దివసకృతం పాపం నాశేతి. ఉదయము పఠనము అధ్యయనము చేసిన వానిపట్ల తద్విధమైన ఆచరణ ఆశ్రయించిన వానిపట్ల రాత్రి చేసియున్న పాపదోషములు నశించగలవు. సాయం సమయంలో ఈ ఉపనిషత్ విశేషాలను అధ్యయనం చేస్తే పగలు చేసిన కర్మల దోషములు తొలగగలవు. తత్సాయం ప్రాతః ప్రయుంజానః పాపో పాపో భవతి, తత్సాయం ప్రాతః ప్రయుంజానః పాపో అపాపో భవతి. ఉదయము సాయంత్రము కూడా అధ్యయనము చేస్తూ ఉండగా అట్టివాడు పాపీ అయినప్పటికీ అపాపి పవిత్రుడు కాగలడు, పరమ పవిత్రుడవుతాడు, సర్వత్రా ఆత్మదృష్టిని పొందగలడు. మధ్యందినమాదిత్యాభిముఖోధియాన పంచమహాపాతకోపపాతకాత్ప్రముచ్యతే. మాధ్యందినం ఆదిత్యాభిముఖో అధియానః పంచమహాపాతకోపపాతకాత్ప్రముచ్యతే. మధ్యాహ్నమువేళ సూర్యునికి అభిముఖంగా నిలచి ఈ మహావాక్యోపనిషత్ విశేషాలను పఠనము మననము చేయువాడు తన యొక్క జన్మజన్మల మహాపాతక అపపాతకముల నుండి ముక్తుడు విముచ్యుడు కాగలడు. సర్వవేదపారాయణ పుణ్యం లభతే. శ్రీమహావిష్ణు సాయుజ్యమవాప్నోతీత్యుపనిషత్. సర్వవేదపారాయణ పుణ్యం లభతే. శ్రీ మహావిష్ణు సాయుజ్యం అవాప్నోతి. అట్టివానికి నాలుగు వేదముల పారాయణము చేసిన పుణ్యము లభించగలదు. అతడు విష్ణు సాయుజ్యము పొందుచున్నాడు. మహావాక్యోపనిషత్ సమాప్త. ఓం శాంతియః శాంతియః శాంతియః. ఇతి మహావాక్యోపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.